5. అహంకార త్యాగం. భుసుండు విద్యాధరాధీశ, మంచిది, అదృష్టం చేత నీకు మంచి జ్ఞానం కలిగింది, సంసారంలోంచి బయటపడాలనే ఆలోచన వచ్చింది. ఇలాంటివాడికి మంచి బోధ చేస్తే విషయాన్ని సరిగా గ్రహించగలుగుతాడు. అందుకే నేను నీకు ఉపదేశం చేయదలుచుకుంటున్నాను. యదిదం వత్మి తత్సర్వ అస్మాభిశ్చిరమన్విష్టం. మోమిత్యాదాతు మర్హసి. నాత్ర కార్యా విచారణ నీ డొట్ ఉడొట్ సర్గ 7 స్లో 5. నేనిప్పుడేమి చెప్పబోతున్నానో దానిని నువ్వు యథాతథంగా అంగీకరించడం మంచిది. ఎందుకంటే ఈ విషయంలో మేము బహు దీర్ఘంగా విచారణ చేసి ఉన్నా, అందువల్ల ఇక ఇందులో నీ స్వంత విచారణ పెట్టవలసిన పని లేదు. నీ హృదయాన్ని నువ్వే పరిశీలించి చూసుకో. అక్కడ నేను నేను అనే స్ఫురణ ఒకటి కనిపిస్తోంది. 7 ఆయిసర్, దానిపేరే అహంకారం. అది నీకు కనిపిస్తోంది గనుక దానికి నువ్వు సాక్షివి. నేను అనేది నువ్వు కాదు, నేనుకు సాక్షివి నువ్వు. ఈ మాట బాగా అర్థం చేసుకో. అహంకారమే నువ్వు కానప్పుడు మనోబుద్ధ్యాదులు నువ్వయ్యే అవకాశమే లేదు. ఈ కనిపించే ప్రపంచం కూడా అంతే. ఇవన్నీ వచ్చే పోయే విషయాలు, అందువల్ల అసత్తులు లేనివి. కనుక నేను అనేది లేదు, ప్రపంచమనేది లేదు, ఉన్నది పరబ్రహ్మ ఒక్కటే. ఈ నిశ్చయం నీకు కలిగితే నీకు ఈ ప్రపంచమంతా మంగళప్రదమే, నీకిక దుహఖం లేదు. అయితే ఈ ప్రపంచం ఎలా పుట్టింది అనే ప్రశ్న వస్తుంది. అజ్ఞానం వల్ల జగత్తు పుట్టిందని కొందరు అంటారు. ఈ జగత్తు వల్లే అజ్ఞానం పుట్టిందేమో అని ఒక్కోసారి అనిపిస్తుంది. ఏది దేనివల్ల పుట్టిందో చెప్పడం కష్టం. మనకు ఆ విచారణ అక్కరలేదు. మనకు కావలసింది ఏమిటంటే ఈ జగత్తు, అజ్ఞానం రెండూ ఒక్కటే. కనుక దీనిని భావన చేసేందుకు రెండు మార్గాలున్నాయి. ఈ ప్రపంచమంతా ఎండమావుల నీళ్లనుకో. ఎండమావుల్లో నీరుగా కనిపించేదంతా వెలుగే. అలాగే ప్రపంచంలో ప్రపంచంగా కనిపించేదంతా బ్రహ్మమే. ఇది ఒక దృష్టి. ఎండమావిలో నీరే లేదన్నట్లుగా ఈ ప్రపంచమంతా మిథ్య, లేకపోయినా కనిపించే వస్తువు అని భావిస్తే అప్పుడు ఈ ప్రపంచం లేనిది, అధిష్ఠానంగా ఉన్నది బ్రహ్మ. ఇది రెండో దృష్టి. ఈ రెండు దృష్టులలోనూ కూడా లేని ప్రపంచం కనిపిస్తోంది. ఇలాంటి ఈ ప్రపంచానికి బీజం ఏమిటి అని విచారించు. అహంకారమే ఆ బీజం. ఆ బీజంలోంచి వచ్చిన మహావృక్షమే 14 లోకాలు అనే సంసారం. ఈ చెట్టు ఎంత పెద్దదైనా దీనికి బీజం అహంకారమే గనుక దానిని తొలగిస్తే చెట్టు మొత్తం ఎగిరిపోతుంది. అహంకారమనే బీజాన్ని దహించగల అగ్ని అనహంకారం మాత్రమే. కనుక నేననే స్ఫురణను అనహంకార భావన చేత తొలగించుకోగలిగితే జీవన్ముక్తి లభిస్తుంది. ఈ దశలో ప్రారంభశేషం వల్ల సుఖదోహక భోగం కొద్దిగా మిగిలి ఉంటుంది. గనుక దానికోసం ఈ సంసారం కనిపిస్తూ ఉన్నా దానికి మళ్లీ మొలక మాత్రం ఉండదు. అనహంకార భావనే జ్ఞానం యొక్క స్వరూపం. దీనిని అందుకుంటేకుతో హంత్వం కుతస్త్వంత్వం. కుతో ద్విత్వైక్య విభ్రమః నీ డొట్ ఉడొట్ సర్గ 8 స్లో 5. నేననేది ఏది, నువ్వనేది ఏది, రెండూ లేవు. ద్విత్వమూ లేదు, ఏకత్వమూ లేదు. గురుపదేశ పూర్వకంగా సంకల్పత్యాగం కోసం ప్రయత్నం చేస్తే వారికి విజయం లభిస్తుంది, ముక్తి సిద్ధిస్తుంది. విద్యాధర, ఈ ప్రపంచం మిథ్యాత్మకమని అర్థం చేసుకోడానికి అనేక ఉదాహరణలను అన్వయించుకోవాలి. ఉదాహరణకు ఈ ప్రపంచం గోడమీద గీసిన బొమ్మ వంటిదనుకోవచ్చు. గోడమీద గీసిన ఆవును చూచి పిల్లవాడు ఆవు అని సంతోషిస్తాడు. వాడి దృష్టిలో అక్కడ నిజంగా ఆవుంది, అది వాడికి సంతోషాన్నిస్తోంది. కాని ఆ ఆవు పాలివ్వగలదా, ఆకలి తీర్చగలదా? కనుక పాలను గురించి ఆలోచించే పెద్దవాడి దృష్టిలో అక్కడ గీతలే ఉన్నాయి గాని ఆవులేదు. అలాగే పైపైన చూసేవారికి ఈ ప్రపంచం ఉంది, లోతుగా విచారించేవారికి ఇది లేదు. తత్వవేత్తలు తమ ఇచ్ఛాధీనమైన సంకల్పాలతో ఈ ప్రపంచాన్ని ఆవిర్భవింపచేసుకుంటారు. తమ అసంకల్పాలతో వీటిని అంతర్ధానం చేసుకుంటారు. వారి చేతిలో ఉన్న కిటుకు ఏమిటంటే చిన్మాత్ర భావన. నువ్వు కూడా ఆ చిన్మాత్రాన్ని పట్టుకొని ఈ దృశ్య సమూహాన్ని ఆయిసర్వ్. 8 తుడిచేసుకో. చైతన్యాన్ని పట్టుకున్నామంటే చాలదు, చైతన్యమాత్రాన్ని పట్టుకోవాలి. ఆ రెంటికీ తేడా ఏమిటంటావా? విను, చైతన్యం అన్ని వేళల్లోనూ అన్ని చోట్లా ఉంటుంది. సమస్త దృశ్య పదార్థాలకు అధిష్టానంగా అది వాటికి నిత్య సన్నిహితంగానే ఉంటుంది. అది అధిష్టానంగా అక్కడ లేకపోతే ఆ దృశ్య వస్తువు ప్రకాశించనే ప్రకాశించదు. కనుక ఆ విధంగా దృశ్య పదార్థాలను ప్రకాశింపచేసే చైతన్యాన్ని ప్రతివాడు తనకు తెలియకుండా పట్టుకుంటూనే ఉన్నాడు. దానివల్ల మోక్ష ప్రయోజనం సిద్ధించదు. దృశ్య సంపర్కం లేని శుద్ధ చిన్మాత్రను పట్టుకోవాలి. సూర్యకిరణం నీళ్లలోకి ప్రవేశిస్తే వేడి చల్లారిపోయి వెలుగు మాత్రం మిగిలి ఉంటుంది. అలాగే నీ మనస్సు శుద్ధ చిన్మాత్రలోకి ప్రవేశిస్తే అప్పుడు దానికి ఉన్న తాపత్రయాలు తొలగిపోయి అది కేవలం చిన్మాత్రైపోతుంది. అదే జీవన్ముక్త స్థితి. విద్యాధరుడు దృశ్య పదార్థానికి చైతన్యానికి నిత్య సంబంధం ఉందని ఎందుకు అనుకోవాలి? చైతన్య సంబంధం లేని దృశ్య పదార్థం ఉండవచ్చునేమో. భుసుండుడు అలా ఉంటే ఆ పదార్థం నీకు తెలిసే మార్గమేమిటి? ఏదీ ఉండదు. అదిగాక చైతన్యం సర్వవ్యాప్తమని మనం అంగీకరించాం గనుక చైతన్య స్పర్శలేని దృశ్య పదార్థాన్ని మనం అంగీకరించే అవకాశం లేదు. విద్యాధరుడు తనకంటే విరుద్ధమైన లక్షణాలు గల చైతన్యంలో దృశ్య పదార్థం ఎలా ఉండగలదు? భుసుండుడు ఎందుకు ఉండకూడదు? నీటిలో నిప్పులేదా? నీటిలో అంతర్గతంగా నిప్పు ఉండబట్టే గదా జల ప్రవాహ ఘర్షణలోంచి వేడి పుడుతోంది. సముద్రంలో బడబాగ్ని ఉన్నదనే మాట ప్రసిద్ధమే కదా. విద్యాధరుడు దృశ్య చైతన్యాలు ఈ విధంగా కలిసి ఉంటే కేవల చైతన్య భావన దృశ్య పదార్థాలను ఎలా నివర్తింపచేయగలదు? భుసుండుడు అగ్నిజ్వాల పుట్టడానికి ఆరిపోడానికి వాయువే కారణం. అలాగే దృశ్య పదార్థాల ఉత్పత్తి వినాశాలకు చైతన్యమే కారణమవుతోంది. విద్యాధరుడు చైతన్యాన్ని పట్టుకునేదెలా? భుసుండుడు చైతన్యం సచేతన పదార్థాలుగాను అచేతన పదార్థాలుగాను వివర్తన చెందుతోంది. ఇందులో నువ్వొక సచేతన పదార్థం. దీనిని నువ్వు నేను అనే చిత్త వృత్తితో గ్రహిస్తున్నావు. దీనిని అహమాకార వృత్తి అంటారు. దృశ్య పదార్థాలను వీధి అనే చిత్తవృత్తితో గ్రహిస్తున్నావు. దీనిని ఇదమాకార వృత్తి అంటారు. వీటిల్లో అహమాకార వృత్తిని తీసుకో. విచారణ బలంతో దీనిలో నేను అనే అంశకు నిజమైన అస్తిత్వమే లేదు అని గ్రహించడం ద్వారా దానిని నశింపజేయి. అప్పుడు అహమంశతో పాటు అహమాకార వృత్తి కూడా నశించిపోతుంది. దీనితోపాటే అప్రయత్నంగా ఇదమాకార వృత్తి కూడా నశించిపోతుంది. అప్పుడు చిన్మాత్రం మిగులుతుంది. విద్యాధరుడు, మీరు చెప్పే పద్ధతిలో చేతనాంశ అచేతనాంశ కలిసి ఉన్నాయి. వాటిలో మీరు అచేతనాంశను నశింపచేస్తున్నారు. అప్పుడు దానితో కలిసి ఉన్న చేతనాంశ కూడా నశించిపోదా? భుసుండుడు, కలిసి ఉన్నంత మాత్రాన రెండూ ఒకసారి నశించాలనే నియమం ఏమీ లేదు. ఉదాహరణకు పాలు నీళ్లు కలిపి మరగబెట్టామనుకో, నీళ్లు ఆవిరైపోయి పాలు మిగులుతూనే ఉన్నాయిగదా. కనుక నువ్వు నిస్సందేహంగా అహమాకార వృత్తిని నశింపజేసుకునే ప్రయత్నం చెయ్యి. నువ్వు ప్రయత్నం చేస్తే విత్థాన దశలో ప్రపంచభావన, సమాధి దశలో బ్రహ్మభావన రెండూ నీకు స్వాధీనంగా ఉంటాయి. నీకు ఏది కావాలంటే అది చేసుకో. ఆయసర్ 9 చిచ్చమతృతయో వ్యోమ్ని స్ఫురంతేత జగత్తయ అర్కాంసువదరోధిన్య స్వచ్ఛా విదితవేదినా నీ డొట్ ఉడొట్ సర్గా 9 స్లో 10 చిత్రమేమిటంటే అజ్ఞానదశలో నీకు బంధాన్ని కలిగించేది చైతన్యమే, జ్ఞానదశలో నీకు ముక్తిని కలిగించేది చైతన్యమే. ఎలాగంటే ఎడారిలో ప్రయాణిస్తున్నవాడికి పెద్ద జల ప్రవాహం కనిపించింది. అది పొంగి తనమీద పడుతుందేమోనని వాడికి భయం వేసింది. ఇక ముందుకు అడుగు వేయలేకపోతున్నాడు. ఇక్కడ నిజంగా వాడి కాళ్లకు అడ్డం పెట్టేవి నీటితరంగాల సూర్యకిరణాల. నిస్సందేహంగా సూర్యకిరణాలే. కొంతసేపటికి ప్రక్కనున్నవాళ్లు రకరకాలుగా బోధించగా బోధించగా వాడికి అది జల ప్రవాహం కాదని, కిరణ ప్రవాహమేనని అర్థమైంది. అప్పుడు వాడు నిస్సంకోచంగా ముందుకు నడవగలిగాడు. ఇప్పుడు వాడి కాళ్లకు విడుదల కలిగించింది ఎవరు? సూర్యకిరణాలే అలాగే ఒకే చైతన్యం బంధానికి ముక్తికి కారణమవుతోంది. తత్వజ్ఞానం కలిగితే అదే చైతన్యం ముక్తిని కలిగిస్తోంది. తత్వజ్ఞానం లేకపోతే నిన్ను బంధించేది చైతన్యమేగాని జడపదార్థాలు కావు. ఈ జడపదార్థాలన్నీ కేవలం చైతన్య చమత్కారాలు, అంటే చైతన్యం యొక్క వివరాలు. నువ్వు వాటిని పట్టించుకోకు, అపరిచ్ఛిన్న చైతన్యాన్నే పట్టుకో. గమనిక, ఈ విషయాన్ని పూర్వం ఉత్పత్తి ప్రకరణంలో లీలోపాఖ్యానంలో ప్రస్తావన చేశారు.